సునీతి దుర్వసంజను ఇంద్రస్స నోజుభాసఖ అభిప్రేచిద్వజోదధనాశునాచిదర్వత ఇంద్రో జేతాహితం ధనం వహీరస్య ప్రణీతయ పూర్వీరుత ప్రశస్తయ నాస్య క్షీయంద్రభూతయ సఖాయో బ్రహ్మ వాఘసేర్చ తప్రజగాయత సహి న ప్రమాదర్మహీ త్వమేకస్య వృత్రహన్న పితాద్వయోరసి కృతే దృశే యథా భయం నయసీద్వదిద్విష కృణోశ్రుద్ధ సంశినా విభిస్వీర ఉద్యసే బ్రహ్మాణం బ్రహ్మ వాగ సంగీర్భిస్ సఖాయ మృగ్మియం ద్వాన్న దోహజే భువే యస్య విశ్వాని హస్తయో రుచిర్వసూని నిద్భిదా వీరస్య మృతనాశః విదృఢాని చిదద్రిభోజనానాం సజీపతే బృహమాజానానత సముత్వా సత్యసోమ పాయింద్రవాజానాం పతే అహూ మహిశ్రభస్య వాహ తమోత్పాజ పురాసీథయో వానూనం హితే ధనే రవ్యశ్వశ్రుధీహవం ధీభిరర్వద్భిరర్వతో వాజాంగింద్రశ్రవాయ్యాన్ త్వయా జేష్మహితం ధనం అభూర్వీరగిర్వణో మహాంగింద్రధనే హితే భరేదంతసారూతిరవిత్రహన్మక్షుజవస్తమాసతి తో హి నీరసం సరసేన రచితమాస్మాకేనాభియుగ్మన జేషీ జిష్ణో హితం ధనం జయేకయిత్తముష్టికృష్టీనా విచర్షణి ప్రతిర్జ్ఞే మృషక్రతుభిజాసీచాభిరుతి శివసఖా సత్వన్న ఇంద్రమృణయ ధిష్వభద్రం గభస్తో రక్షోహత్యాయ వజ్రివ సహీష్టాభిస్పృశా భద్రం రాజీణాయుజం సఖాయం కీరిచోదనం బ్రహ్మ వాహస సమంభువే సహి విశ్వాని పార్థీ భాంగే గోపసూ నిపత్యతే నిర్వాణస్తమో అద్ధిగుః సనో నిగద్భిరాప్రేణ కామం వాజేభిరశ్విభిః గోమద్భిర్గోపతే ఋషజ్ తద్వో రాజసుతే సచాగురుహూతాయ సత్వనే సంయగ్గవేన శాకినే నఘావసుర్నియమతే దానం వాజస్య గోమతః యత్సేముపశ్రవద్గిరాః ఉభిత్సస్య ప్రయుమ్రజం గోమంతం దస్యురాగమత్ శచీభిరపణోవరత్ ఇమావుత్వాసతక్రతోభిప్రణోనుభుర్గిరాః ఇంద్రవత్సన్న మాతరాః దూనాసం సఖ్యేంద్రవగౌరాశివీరగవ్యతే అశ్వో అశ్వాయతే భవ సమంధస్వాహ్యంధసోరాధసే తన్వామహే నస్తోతారం విదేకరః ఇమా ఉత్వా సుతే సూతే నక్షంతే గిర్మణో గిరాః వత్సంగా వానజేనవాః పురూతమం పురూణాం స్తోత్రీణాం వివాచి వాజేభిర్వాజయతాం అస్మాకమింద్రభూతుతే స్తోమో వాగిష్ఠో అంతమః అస్మాన్ రాజే మహేహీనో అధి బృహుపాణీనాం వర్షిష్ఠే మూర్ధన్యస్తాత్ పురః కక్షో న గాంగ్యః యస్య వాయోరివద్రవద్భద్రాదిస్సహస్రిణీ సద్యోగానాయమం గ్రహతే తత్సునో విశ్వే అర్యాసురా గృణంతి కారవాః భృగుం సహస్రదాతవం సూరిం సహస్రసాతవం త్వామిద్ధి హవామహే సాతావాజస్య గారవాః ృత్రేష్ంద్రిన్నరత్వాం కాష్ఠా సర్వదా సర్పన్న చిత్రవజ్రహస్తృష్ణయా మహస్త బాలో అద్రివ గారస్వం నచ్చవింద్రసంగీర సత్రావాజన్న జిగ్యుషే యత్రా విచర్ష నిరింద్రం తం భూమహే భయం సహస్రముష్కతు సత్తే భవా సమత్సూ నో వృధే బాధేనాన్ వృషభేవ మన్యునాఘృషౌ మేఘరిజీషమ అస్మాకం భోజ్య పితామాధనే తనోష్వప్సు సూర్యే ఇంద్రజ్యేష్టం నాభరణ్ భోజిష్టం బపూరిశ్రవాః ఏ చిత్రవజ్రస్తరోదసీ ఓభేసూసి ప్రాముగ్రమవాసే దర్శనీ సహం రాజన్ దేవేషు భూమహే విశ్వాసునో విధురాభిర్ధనాభసోమిత్రాన్ సుషాన్ కృధి యజనింద్రనాభూషేష్వాన్ చ కృష్టిషు యద్ధాపంచక్షిజీనాజనేయత్వృష్ణ్యం అస్మభ్యం తద్వీరీరం ఋషాహ్యే మిత్రాన్ పృత్సు దుర్వమే ఇంద్రత్రిధాతు శరణం త్రివరోధం స్వస్తిమత్ ఛద్దిర్యచ్చమగమద్భ్యశ్చ మహ్యం జయాపజా దిద్యుమేభ్యేకం యదామనసా శత్రుమాదభురాభిప్రఘ్నంతి ధృష్ణ్యాస్మానో మగమన్నింద్రగిర్వణస్తనూపాహందామో భవ అధరస్మానో వృధే భవేంద్ర నాయమ వాయుధి యదంతరిక్షే పదగయం నిబర్నినో నిద్యవస్తిగ్మూర్ధాన యత్ర సూరాసస్తన్వో వితన్వతే ప్రియా శర్మ పితృణాం అథస్మాగచ్చతన్వే ఏతనే చిరచిత్తం యావయద్వేషాః ర్గే అర్వదశ్చోదయాసే మహాధనే అసమనే అధ్వని వృజినే సేనా శ్రవస్య సింధోరివ ప్రవణ ఆశుజాయతో క్లోశమనుష్వని ఆయేవ యోనవర్గే దత్యామీషి గృహీతా బాహ్మోర్గవి స్వాదుష్కిలాజం మధూమా ఉదాయం తీవ్రక్కిలాజం రసవా ఉదాయం ఉదోన్వా అశ్వివాన్ సమింద్రన్న కష్టన సహతాభయేషు అజం స్వాదురిహమతిష్టాశ్రయస్యేంద్రో వృత్రహత్యే మమాద ౌత్నాసంబరస్ వినపతిం నవచ దేహ్యోహన్ అయం మే భీత ఉదీరత్తివాచ మయమానీషామో సతీవాజీగ అయం షడుర్వీరీతీరోజాభ్యోభువానం కచ్చారే అయం సజోపరిమానం పృథివ్యా వష్మానం దివో అరేణోదయం సహ అజం వీయూరం దిశుషు ప్రవత్సు సోమోరాధారోర్వా అంతరిక్షం అజం వీధిత్రదిశీ పవన్న శుక్రసత్మనా మురసామణీయే అజం మాన్మహతాస్కంభ నేనోద్యామస్తభ్నాద్వృషభో మరుత్వాన్ దృషత్తీతకలసే సోమమింద్రవృత్రః సూరసమదేవసూనాం మాధ్యం దినే సవనామృషస్వరజిష్ఠానో రజిమస్మాసూధేహి ఇంద్ర ప్రణ పురజేతేవ పశ్య ప్రణమో నయ ప్రధానం వశ్వచ్చ భవాసు పారో అయి పారజో నో భవాసు నీతి ఋతవామనీతి ఉరుణో లోకమను నేషి విద్వాన్ సర్వజ్యోతిరభయం స్వస్తి నిష్ాద ఇంద్రస్థ వీరస్ బాహూపస్థేయామ శరణ బృహంతా వరిష్టేన ఇంద్రబంధువే ధావయిష్టయోసదాభన్నస్వయోరా ఇషమావక్షీరాం వరిషిష్ఠాం మానస్తారీన్మఘవన్రాజో అర్యః ఇంద్రమృమహ్యం జీవాదోమిచ్చోదయమయ సోమధారా యత్కించాహం ప్రాయుదం వదామి తజ్జూరస్వృతిమాదేవంతం త్రాతరమింద్రమవితరమింద్రం భవే హవే సుభవం సురమింద్రం వయామి శక్రం పూర్వభూతమింద్రం స్వస్తినో మఘవాధాత్వింద్రః ఇంద్రసూత్రమాస్వభావో విశ్వమేకో భవతు విశ్వవేదాః బాధతాం ద్వేషో అభయం కృణోతు సువీర్యస్య వదయస్యామ తస్య భయం సుమతౌ యజ్ఞయస్యాపి భద్రే సోమనసే స్యామ సుప్రామాస్వభాగింద్రో అస్మే ఆరాచిద్వేషస్ నతర్యూయోతు అపత్యే ఇంద్ర ప్రవతో నోర్మిర్గిరో బ్రహ్మాణి నియుతో ధమంతే ఊరూనరాధస్వన ఉరోణ్యపోగావజ్రంజువశేషమిందూరి కలీం సవత్కప్రీణాక్రోయజాతేగదుగ్రమిన్మఘవా విశ్వావేది పాదావివ ప్రాణ్యమన్యం కృణోతి పూర్వమపరం సతీభి శృంగే వీరముగ్రముగ్రంథమాయన్నమన్యమతినే నీయమాన ఏధమానద్భుభయసూయతే విషయంగా మనుష్యాన్ పరా పూర్వేరా సఖ్యాభిణక్తి విదత్తూరాణో అపరేభిరేతి అనానుభూతిరవతోన్ బాల పూర్వీరింద్ర శరదస్తర్దరీతి రూపం రూపం ప్రతి రూపోపభూపదస్య రూపం ప్రతిలక్షణాయ ఇంద్రో వాజాభిః పురు రూప జీయతేహ్యస్య నయ శతాదశ జానో హరితారథే భూరిత్వక్టేహరాజది కో విశ్వాద్యుషదః పక్ష ఆసత ఉదాసీనేషు సూరిః అగం జ్యోతిక్షేత్రమాగన్మదేవా భుర్వీ సతీ భూమిరంభూరణాభూత్ బృహస్పతే ప్రతీకిత్సాగమిష్ఠా విచ్ఛా సతే చరిత్రైంద్రమంధా దివే దీవే సదృశీరణ్యమర్థం కృష్ణాసేధతపసద్మనోజాః అయం దాతృషభోమశ్రయం దోదవ్రాజే భర్జినం సంవారం చ రస్తోక ఇంద్రాధ సస్త ఇంద్రదశకోశ జీర్దశ భాజినోదాసాదతి దిగ్వశ్చ రాధశ్వాంభరం వసు ప్రత్యగ్రహీష్మ దశాస్వాన్ దశకోశాన్ దశవస్త్రాధీ భోజన దశో హిరణ్యపిండాన్ దివోదాసాదసారికం దశ రసాన్ వృష్టిమతశ్వరం గా అథర్వభ్యః అశ్వథ పాజవేదాన్ వజిరాజో విశ్వజన్యం దదానాన్ భరద్వాజాన్ సాధ్యజో అభ్యాయుష్టాన్ వనస్పతేభ్యేవం వోహి భూయాస్మత్సర్గా ప్రచరణస్వీరాః గోభిః సన్నద్ధో అసి వీరయస్వాస్థాతా తే జయతు జేత్వాని దివస్పృథివ్యాః పర్యోజ ఉద్భృతం వనస్పతిభ్యః పర్యాభృతం సహ అపామోజ్వానం పరిగోభిరావృతమింద్రస్య వజ్రం భవిషారథం యజ ఇంద్రస్య వజ్రో మరుతామనీకం వినిత్రస్య గర్భో వరుణస్య నాభీః శ్రీమాన్నోహవ్యజాజింజుషానో దేవరథ ప్రతిహవ్యాగ్రీభాయ ఉపశ్వాసపృథివీ ఉనద్యాం పురుత్రాజే మనుతాం విష్టితం జగత్ సంభృభే సజూరింద్రేణ దేవైర్దూరాద్దవీయో అపసేధ శత్రూన్ ఆక్రమ్యవలమోజో నాధానిష్టనిహితుమితాబాధమానః అపప్రోధదుందుభేర్భిర్నాజిత ఇంద్రస్య ముష్టిలసి వీరయస్వ ఆమూరజ ప్రత్యావర్తయేమాకేతుమద్దుందుభిర్వావజీతి సమస్వర్ణాశ్చరంతి నో నరోస్మాకమింద్రరసినో జయంతు భద్రం నో అపి వాతయమనః యజ్ఞావో అగ్రయే గిరా గిరాజరక్షరే ప్రభయమృతం జాతరేరం ప్రియం మిత్రం నరంశిణం ఊర్జోరపాదం సహిరాజమస్మయుర్దాసే మహ్యదాదే భువద్వాజేష్వమితా భువద్రుత ఉదత్రాతమూనా ృషాహ్యగ్నే అజలో మహాన్ విహాస్యజుషా అజస్వేన సోజుషాసోసూతచ్చుడేషు దీరిభిస్సుదీరి మమో దేవాంజసి యక్ష్యా విభక్తవక్రోదంసనా అర్వాజస్థీమృహ్యగ్నేరాజేరాస్వరాజోదవంస యమాపో అద్రజోపనాగర్భమృతస్య విప్రాతి సహజాజోపనసితోజాజతే పృథివ్యాధిసానవి ఆయః పప్రౌ భానుమారోదసీ ముఖే ధూమేన ధావతే దివి ఇహస్తమోదర్శమూర్ణ్యాస్వాస్యావాస్వరుషోర్షా బృహద్ధీరగ్నే అర్చిభిః శుక్రేణ దేవసోదిరా భరద్వాజే సమిధానోయభిష్టదేవన్న శుక్రదీదిః జ్వరపావగదీదిః విశ్వాసాంగ్రవజిర్విశామసిత్తమగ్నే మానూషీణాం శతం భూర్భిర్యవిష్టపాహ్యం నాదస్వమేద్ధారం శతం జివాస్తోతృభ్యోజే చదతి త్వన్నశ్చిత్రభూత్యావసోరాధాం శ్రియోగ్రజ అశ్చయాయస్తుమగ్నే రచేదాసి విదాగాధం తుదేతునాః పర్షీతో నందనాయం పత్రభిట్టమదబ్ధైరప్రాయుత్వభిః అగ్నేహేనాంసి దేవ్యాయోధినో దేవానిహ్వరాంసి చ ఆశ్రయాయస్తవద్దుభాం వేణుమయధ్వమువనవ్యసావతాః సృజధ్వమనవస్ఫురాం యాశ్రద్ధాయమారుదాయ స్వభానవే శ్రవో మృత్యుదుక్షర జాలి లీషే మరుతాం తురాణాం జాసుమ్మేరే రజావరి భరద్వాజాజావధుక్షతద్విదా దేవింద విశ్వదోహ సమిషం స విశ్వభోజసం తమ భయంద్రన్న శుక్రకుంభరుణమివ మాలినం అర్యమనన్న మంద్రం సుప్రభోజ సంవిష్టం నస్తూష ఆదిశే శ్రేషం సర్ధోనమారూదం తు విష్ణ్య నర్వాణం పూషణం సంయసా సదా సంసరస్రాకారీరచ్చర్షణేభ్యా ఆదిర్గూఢా వసూకరత్ సువేదా నో వసూకరత్ ఆమాపూషన్నుపద్రవసంశీషన్ను అది కర్ణ ఆధే అయ్యో అరాతయ మాగంభీరముద్రో వనస్పతిమసీర్విహీన సహ మోతసూరో అహ దేవాచన గ్రీవా దృదేవే దృదేవిమతే మృగమస్తు సఖ్యం అచ్ఛిద్రస్య దధన్వతః సుపూర్ణస్య దధన్వతః పరోహిమత్యైరసీ సమో దేవైరుతశ్రియా అభిక్ష పూషం మృదనాశునస్తమవానూనంయథాపురా వామీ వామస్య ధూతయః ప్రణీతయస్తు సూమృతా దేవస్య వామరుతో మర్త్యస్య వేజానస్య ప్రయజ్జవః సద్యశ్చిద్యస్య చకృతిః పరిద్యాం దేవో నైతి సూర్యాః వేదం సమోదధిరేనామ యజ్ఞియం మరుతో వృత్రహంసభోజ్యేష్ఠం వృత్రహంసవా సకృద్ధద్యౌరజాయత సకృద్భూమిరజాయత పృష్ణ్యాదుగ్ధం సకృత్వయస్తదన్యో నానూజాయతే సూక్తాం దేతృణాన్యగ్రావరణ్యే బోధకేపి వా యస్తృణీరధ్యయనం సదధీతం స్తృణాని భవతే భవ వాపీకూపదలాగాలాం సముద్రం గచ్చస్వాహా సుషేషణం సంవ్రతం నవ్యసీభిర్గేర్భిర్మిత్రావరూనాసు నయంతామంతురయిశ్రువంతు సక్షత్రాసోవరుణో మిత్రో అగ్నిః విశోవీసీడ్య మధ్వరేష్వృత్తక్రతులంజుమత్యోః దివశ్రిసూరమగ్నియజ్ఞస్య కేతుమరుణం జయధ్యై అరుణస్య దుహితరావిరూపే స్త్రిభిరన్యాపి విశేషూరో అన్యా విషస్తురా విచరం దీపాభకే మన్మశ్రుతం నక్షత విచ్యమానే ప్రవాయుమచ్చా బృహతీమ నీరా బృహద్రాయం విశ్వమారం రథప్రాం దురధ్యామాయుధ పత్యమాన కవిః కవిమీయక్షసి ప్రయజ్యో సమేవ పుచ్చదశ్వినోర్జోరసో విరుక్మాన్మనసాయుజానః యేన నరానాసత్యేష యుద్ధ్యై భక్తిర్యాధస్తనయాయత్మనేత పర్జన్యమాదావృఢభాపృథివ్యాః పురీరాణి జిన్వతమప్యాని సత్యశ్రుతగ్రవయోగస్య దీర్భిర్జగదస్థాగర్జగదాకృణుధ్వం పావీరీ కన్యా చిత్రాయుః సరస్వతీరపత్నీధియం ధాత్ గుణాధిరచ్ఛిద్రం శరణం సజోషాదురాధరిణం గృణతే శర్మయం సత్ పశస్పదః పరీపతిం వచస్యారామేణ కృతో అభ్యానలర్కం సనోరాసశ్చురుధశ్చంద్రాగ్రాధియం దివం శేషధా విప్రభూషా రచనవాజం యజసం వజోధాసుపాయం దేవం సుగభస్తినుభ్వం హోతాయక్షద్యజతం పస్త్యానామద్భిస్తుష్టారం సుగమం విభావా భువయస్య వితరం వీర్భిరాధీ రుద్రం దివా భద్రయా రుద్రమద్దౌ బృహంత విష్మజరం సుషుమ్న పృథగ్భువేమ కవినే శితాసాః ఆయుబాణః కవయో యజ్ఞియా సోమరుదో గంతగే నవోపరస్యాం అచిత్రం సిద్ధింద్ర చారుదంత ఇచ్చారక్షం తోమరాంగిరస్వద్ ప్రభీరాజ ప్రతపసే సురాజాయూచేమ పశురక్షిణస్తం సవిస్మృశతి తన్నశ్రుతశస్త్రిభిర్ననాకం వచనస్య విపాహ యోజాంసి నమే పార్థీ వామిత్రిశ్చిద్దుష్టర్మణ వేబాధితాయ తస్య తే శర్మన్నుపదద్యమానే రాజమదేవ తన్వాతనాయ తన్నోర్బుద్ధ్యో అద్భిరక్కైస్తత్పర్మ తత్స వితాచనోధాత్ తదోరీభిరభిరాతిషాచోభగ పురం జర్జన్వద ప్రరాజే నూనోరయం రథ్యం దర్షణి ప్రాంపూరుభియం మార్దస్య గోపాం క్షయం దాతాచరం జయనాం స్పృహో అదే వీరవిక్రమామవిషాదే వీరభ్యా అశ్నవా ఉవేవో దేవీమదీతిం నమోభ్యమృణీకాయ వరుణం మిత్రమగ్నిం అభిక్షరామర్యమణం సుసేవం ప్రాతృం దేవాంసరవికారం పరం చ సుజ్యోతిషః సూర్యదక్ష విదీర్ణనాగాస్తేషు మహోభిః దేవాన్ అగ్నిజిహ్వాతృథివీ క్షత్రమురుద్రోదశీశరణం సూషుం మే మనస్కరథోపరి భోజసా నో స్వేక్షయాయే అనేహ ఆనో రుద్రస్య సూనవో నమంతామద్యాహూతా సోమసవో సృష్టా యదీమద్భేమ ప్రతిమాధితాసో బాధే మరుతో అన్వామదేవాన్ నిర్ణక్షలేషు రోదీను దేవీషు శక్తిపూషా అభ్యర్థయజ్వా శ్రువామం మరుదోయ్యాస భూమా రేజం దేవ్వాని ప్రవృత్తే అభిత్యం వీరం నిర్వాణ సమర్చేంద్రం బ్రహ్మణాజరిధర్మవేన శ్రవదుద్ధముపాచస్తవానోరాసద్వాజాముపమహోగ్రీణాన ఓమానమాపోమానుషీరవృత్తం ధాతతోకాయతనయాయ సంయో యూయం నిష్ఠాభిడజో మాతృతమా విశ్వస్య స్థాతుర్జగదోజహిత్రీః విదాత్రాయ మానో హిరణ్యపాణిర్యజతో జగమ్యాత్ జోద్రవాడోర ప్రతీకం జోర్నుదే దాసుషే భార్యాణి ఉదత్తం దూరో దహసో నో అద్య దేవాస్మిన్నభ్యరేవ వృత్యా శ్యామాం దేశ రవిద్రాగౌరవ శ్యామగ్నేవ సాధువీరా ఉదత్యామేవ సమాజ్ఞాతం నా సత్యాధీర్యుమంగ విప్రా అత్రిన్నమహస్తమ సోముక్తం దూర్వదం నరాజు నిజాదభీగే తేనో రాజో ద్యుమతో వాజరవతో దాతారో భూతనృపతః పురుక్షో దశస్యంతో దివ్యాః పార్థివాసో భూజాతాప్యా మృణతా చ దేవా తేనో రుద్రః సరస్వతీ సజోరా మేరుష్మం గోవిష్ణుర్మృణంతు వాజుః రిపుషాజో దివ్యోజిజాత పర్జన్యాపాత విద్యతామిషం ఉదస్య దేవస్య పితా భగో నోపాన్నపాదపదృదానుపప్లీ త్వష్టా దేవేభిర్జనీభిః సజో రాజ్యౌర్దేవేభిః పృథివీత ముద్రైః ఉదోహిర్బుద్ధ్య శృణోత్వేకాపాత్పృథివీత ముద్ర విశ్వే దేవారుతాృధోహుపానాస్తుతా మంద్రాః కవిశస్త్రాభంతు ఏవానపాతో మమతస్య ధీర్భరద్వాజా అభ్యర్థ్యంత్యర్కైః సోపసవో దృష్టా విశ్వే సుదాసో భూతాయత్రాక్షర్మీ మిత్రయోరా ప్రియం వరుణయోరదబ్ధం విదస్య సుచేదరి సదానీరం రుక్మో నదివ ఉదీతాభ్యోర్ వేదయ స్త్రీని విదసాన్యేషాం దేవానాం జన్మ సర్వరాజ విప్రాః విదుమర్తేషు విజునా చ పశ్యన్నభిచష్టే సూర్యో అర్యజేవాన్ స్తుతపూర్వో మహృతస్య గోపాలదీతిం మిత్రం వరుణం సుజాతాన్ అర్యమనం భగమదబ్ధదీతీరచ్చావోజే సధన్యః పావకాన్ త్రిశాత సత్పాతీంద్రదబ్ధాన్మహోరాజ్ఞః సుపసనస్య దాతృన్ యూనస్సు క్షత్రాన్ క్షయతో దిగో నృణాదిత్యాన్యాజిందుభోయు పృథివీమాదరధ్రురగ్నే భ్రాదర్వదవో మృడదాన విశ్వాదిత్యాజితే సజోషా అస్మభ్యం సర్వ బహుళం వియంత మానోరుగాయ లక్ష్యే సమస్మాయతేరథతాయ జత్రాః యూయం యక్ష్ఠా రచ్యో నస్తనూనాం యూయం దక్షస్య వచసో బభూవ మా భయేనో అన్యకృతం భుజే మమాదత్కర్మవసభో యచ్చ యద్భ్రే విశ్వస్య హి క్షయాథ విశ్వదేవా స్వయం రిపుస్తన్వం వీరిష్ట నమయుగ్రం నమీవాసే నమో దాధార పృథివీ నమో దేభ్యో నమ ఈతేషాం కృతం శిజే నో నమసావీవాసే ఋతో రచ్చ పూతదక్షాదస్య పరశ్చరబ్ధాన్ నమోభిక్షన్ విశ్వాన్ మే మహోజత్రా తేహి శ్రేష్ట వర్చదస్తూనస్థిరో విశ్వాదిమితానయంతి సుక్షత్రోవరో నో మిత్రో అగ్నిర్వృతీతయో భగ్మరాజ సత్యా ఏనైంద్ర పృథివీ క్షామబద్ధం భూషా భగో అదీజి పంచజనాః సుధర్మానస్వసస్సు నీచాబంధునస్సుత్రాత్రాసస్సు గోపాః నూరద్మానం దివ్యం నంసి దేవా భారద్వాజస్సు మతింజాదిహోతాః ఆశానేభిర్యజమానో నియేధైర్దేవానాం జన్మభసూర్యుర్వాహన్ద అపత్యం రేజినం రివం సేనమగ్నే దురాధ్యం నభిష్టమస్త సత్పదే కృధి సురాం రావాన సోమనోహికం సహిత్పనాయ మా వసుః జయీన్న అత్రిణం పనింద్రబాహిర యోజం నిష్టాసుజాన భజింద్రజ్యేష్ట అభిద్యావ కర్తారో అద్భన్నా సుగం గోప అమా అభిపంథా మగన్నహి స్వస్తిగామా నేహసం ఏన విశ్వాః పరిద్విషో మృణక్తి వీంద్రదేవసు నరద్దివాల పృథివ్యానో మన్యేన యజ్ఞేన నోత సమీభిరాభిః ఉద్యం దృఢం శుభ్రా అపర్వదాసోనియరామదియాజస్యయష్టా అతీవాయోమన్యతే నో బ్రహ్మ వాయ క్రియమానన్నిరిత్సాత్ తపోంషితస్మై విజినాని సంతు బ్రహ్మద్విషమభితం సోదరుద్యౌః కిమంగత్వా బ్రహ్మణ సోమ గోపాం కిమంగత్వాహురభిషస్తిపాన్న కిమంగళ పశ్యసి నిత్యమానాన్ బ్రహ్మద్విషేతపూరిం భేదిమస్య అవంతు మామురసోజాయమానా అవంతు మా సింధభక్తిందమానాః అవంతు మా పర్వదాసో ధ్రువాసో వంతు మా పితరో దేవహూతౌ విశ్వదానీం సుమనసస్యామపశ్యే మనుసూర్యముచ్చరంతం తథాకరత్వసూపజర్భసూనాం దేవాం పోహానో వదాదనిష్ఠ ఇంద్రోనిష్టమవసాగమిష్ట సరస్వతీ సింధుర్భిన్మమానా పర్జన్యో నవోషధీర్మయోహురగ్నిసుసంసుగమః పితేవ విశ్వే దేవాసాగతసునుదామజిమం భవం ఏదం బర్హిర్నిషీదత యోమో దేవాహృతశ్నూనాహవ్యేన ప్రతిభూషతి తమ విశ్వ ఉపగచ్చస ఉపానశ్రూన భోగిర శృణ్వంతమృతస్యే సుమీకా భవంతున విశ్వే దేవాృతృతృతభవనశ్రుతా జుషంతాంగజంపయాః శ్రోత్రమిందోమరుద్గణస్తుష్మాత్రమా ఇమా హవ్యాజూషంతన ఇమన్నో అగ్నే అధ్వరం హోతర్వజునసోజ చికిత్వాందై వ్యంజనం విశ్వే దేవాశ్రుమతే మన్వం మేజే అంతరిక్షేయ ఉపద్యభిష్ట ఏ అగ్నిజిహ్వా హుత భాజత్ర ఆరోధ్యాస్మిన్ హరిహిమాదయధ్వం విశ్వే దేవామృణ్వంతు యజ్ఞియా ఉభే రోదసి అపాన్నపాచమన్న మా భోపజాంసి పరిచక్షాది వోచం శృణ్వేష్విద్ధో అంతమామదేవ మహినో అయీ మాయా దివో జగ్నిరే అపా సధస్తే తే అస్మభ్యమిషజే విశ్వమాజుహోక్షపభుస్రావాదివస్యంతు దేవాః అగ్నీ భర్జన్యావవతం ధియం మేస్మిన్ హవే సుహవా సుష్టుతిన్నాః ఇలా మన్యో జనజద్గర్భ మన్య ప్రజాపతీరిషాధత్తమస్మే స్థీర్ణే వర్షి సమిధానే అగ్నౌ సూక్తేన మహానమసావీవాసే అస్మిన్నో అద్య విదసే యజత్రాశ్రే దేవా హవిషీమాదయధ్వా